चमक चमक चाम चुटको चांस दोरिके रो होइया चनक चनक चाम पटको चंपे दरुबुले भैया होइया रे होइया होइया होइ होइया रम सैयन दैया होइया रे होइया होइया होइ अय्या रे तसा दिया चाम चाम चक चाम चक चाम चाम तोरगा इच्छे नीलल चम चाम चाम चक चाम चक चाम चाम छोरा बेचे अरे चमक चमक चाम चुटको चांस दोरिकरो होइया हे चनक चनक चाम पटको चंपे दरुबुले भैया తీగ సొగసు చూడయ్యా నాగు పొగరు తోరే గిండయ్యా కోడె పడగ తాటయ్యా మైకం పుట్టే రాగం వింటూ సాగేదెట్టాగయ్యా మంత్రం వేస్తే కసు బుసు ఇట్టే ఆగాలయ్యా పంధం వేస్తావా అల్లే అందంతో అందెం వేస్తావా తుళ్ళే పంతంతో అరే కాయి పేరే చనక చనక చాం పట్టుకో చంపే దరువులే దయ్యా అది చమక చమక చాం చుట్టుకో ఛాన్స్ దొరికెరో హొయ్యా హొయ్యా రే హొయ్యా హొయ్యా హొయ్యయ్యా రే తసా దయ్యా హొయ్యా రే హొయ్యా హొయ్యా హొయ్ హొయ్యా రం సయ్యం దయ్యా చాం చాం చక చాం చక చాం చాం చొరవే చేసి మరి కొంచెం చాం చాం చక చాం చక చాం చాం త్వరగా ఇచ్చే నీ లల్సం జాతి వన్నది జాణ అంతో ఇంతో సాయం చెయ్యా చెయ్యండి అయ్యా తీయని గాయం మాయం చేసే మార్గం చూడాలమ్మా రాజీకొస్తాలే కాగే కోగిల్లా రాజ్యం ఇస్తాలే నీకే నా ఒళ్ళా పద పద మని చమక చమక చాం చుట్టుకో ఛాన్స్ దొరికెరో హొయ్యా చనక చనక చాం పట్టుకో చంపే దరువులే దయ్యా హొయ్యా రే హొయ్యా హొయ్యా హొయ్ హొయ్యా రం సయ్యం దయ్యా హొయ్యా రే హొయ్యా హొయ్యా హొయ్ అయ్యా రే తసా దయ్యా చాం చాం చక చాం చక చాం చాం త్వరగా ఇచ్చే నీ లల్సం చాం చాం చక చాం చక చాం చాం అరు చమక చమక చాం చుట్టుకో ఛాన్స్ దొరికెరో హొయ్యా చనక చనక చాం పట్టుకో చంప